श्रीदेवी उवाच देव देव महादेव त्रिकालज्ञ महेश्वर करुणाकर देवेश भक्तानुग्रहकारक अष्टोत्तरशतं लक्ष्म्या श्रोतुमिच्छामि तत्त्वतः ईश्वर उवाच देवि साधु महाभागे महाभाग्यप्रदायकम् सर्वैश्वर्यकरम् पुण्यम् सर्वपापप्रणाशनम् सर्वदारिद्र्यशमनम् श्रवणाद्भुक्तिमुक्तिदम् राजवश्यकरम् दिव्यम् गुह्याद्गुह्यतमम् परम् दुर्लभम् सर्वदेवानाम् चतुष्षष्टिकलास्पदम् पद्मादीनाम् वरान्तानाम् निधीनाम् नित्यदायकम् समस्तदेवसंसेव्यम् अणिमाद्यष्टसिद्धिदम् किमत्र बहुनोक्तेन देवी प्रत्यक्षदायकम् पवप्रीत्याद्य वक्ष्यामि समाहितमना शृणु अष्टोत्तरशतस्यास्य महालक्ष्मीस्तु देवता क्लीम्बीजम् पदमित्युक्तम् शक्तिस्तु भुवनेश्वरी अङ्गन्यासः करन्यासः स इत्यादि प्रकीर्तितः ध्यानम् वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणैः नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहर ब्रह्मादिभिः सेवितां पार्श्वे पंकज शंख पद्मनिधिभिः युक्तां सदा शक्तिभिः सरसि जनयने सरोजहस्ते धवलतमां शुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवन भूतिकरि प्रसीद मह्यम् प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां वाचं पद्मालयां पद्मां शुचिं स्वाहां स्वधां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावनीं अदितिं चदितिं दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलां कान्तां कामां क्षीरोदसंभवाम् अनुग्रहपरां बुद्धिम् अनघां हरिवल्लभाम् अशोकाम् अमृताम् दीप्ताम् लोकशोकविनाशिनी नमामि धर्मनिलयाम् करुणाम् लोकमातरम् पद्मप्रियां पद्महस्तां పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీ ప్రభా నమామి చంద్రవదనాం చంద్రాం చంద్ర సహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణసౌమ్యాం శుభప్రదాం నృపవేష్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాభిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షీ శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భ గౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే త్రికాలం యోజపేద్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోతి యత్నతః దేవీ నామ సహస్రేషు పుణ్యం అష్టోత్తరం శతం యేన శ్రియమవాప్నోతి కోటి జన్మ దరిద్రతః భృగువారే శతం ధీమాన్ పఠేత్వత్సరమాత్రకం అష్టేశ్వర్యమవాప్ प्राप्नोति कुबेरैव भूतले। दारिद्र्यमोचनं नाम स्तोत्रमम्बापरं शतम् येन श्रियमवाप्नोति कोटिजन्म दरिद्रतः। भुक्त्वा तु विपुलान् भोगान् अस्या सायुज्यमवाप्नुयात्। प्रातःकाले पठेन् नित्यम् सर्वदुःखोपशान्तये। पठंस्तु चिन्तये देवी सर्वाभरणभूषिता।